பெல பெல உரிமை நீ, மெருப்புழு ஜடி குறிசை நீ, நின்னு பட்டு நிட்டு விசிறை நீ, எமுடே எதுரவ நீ, மனசு நிஜர பரிச்சை நீ, சிறுநகுவலு சிதிக்கை நீ, பத பதமணி அடுகை நீ, பாட்டே பாடை நீ, சந்தேகாலன்னி வதிலி சாகிஞ்சை பயணம் நேசம், சரதாகா உன்னாமண்டே கேலு பெத்தக்கம், சூடாலி லோகம் பாயி வேஷாலே வேசே ஓயி, வேஸ்தே சீக்கட்லோ பானம் பலம் உந்தோயி, வானமில்லு வண்டி ஜகமிதிராதி மருவக்குரா அரே நிஜமிதிரா, ஆகாஷாணி மீட்டே பலம் உந்திரா, கொப்ப மனசுந்திரா நீ முந்தே உண்டாரா, பெல்ல பெல்ல பெல்ல உரிமை நீ, மெருப்புழு ஜடி குறிசை நீ, நின்னு அட்டு நிட்டு விசிறை நீ, எமுடே எதுரவ நீ, மனசு நிஜர பரிச்சை நீ, சிறுநகுவலு சிலுக்கை நீ, பத பதமணி அடுகை நீ, பாட்டே பாடை நீ, படு வயசு இது மனமே தயர மூலதனம், அதிசய நடிச்சு பெட்டி எதனது புலோன் சுனேஸ்தன், கலலக்கு செலவு நிஸ்தே அவி சூரியனே செலப்பட்டவாஹலனு மலச்சுக்குண்டே பிரதிக்ஷணம் ஒக்க சுக விபத, కాలిని గుచ్చే మేకే నిచ్చిన గుండును సామి, మంచి భావాలన్నీ చేర్చి ఒక మూటే కట్టై పిల్ల మళ్ళ, పెళ్ళ పెళ్ళ పెళ్ళ ఉరుమై నీ, మెరుపులు జడి కురిసై నీ, నిన్ను పట్టు నిట్టు విసిరై నీ, ఎముడే ఎదురవ నీ, మనసుని జన పరిచై నీ, చిరునగువులు చిలికై నీ, పద పదమని అడుగై నీ, పాటే పాడై నీ, కొన్ని జ్ఞాపకాలనే మరుగా, గడియారం పక్క నెట్టి చందమామ పైకి పోయి వద్దా, అందమైన వాన వస్తే అరే గంతు నేస్తున్నా నీ పోగా, హంసలగా రెక్క విప్పి చక్క దేశాలని పోయి వద్దా, దేన్ని తీసుకొచ్చాం అరే దేన్ని తీసుకెళతాం, నిజాన్ని తెలుసుకుంటే మరుండాగో ఈ బాధ బంధం, పెళ్ళ పెళ్ళ పెళ్ళ గురుమై నీ, మెరుపులు జడి కురిసై నీ, నిన్ను అటు నిట్టు విసరై నీ, ఎముడే ఎదురవని, మనసు నిజన పరిచై నీ, చిరునరువులు చిలికే నీ, పద పదమని అడుగై నీ, పాటే పాడై నీ, సందేహాలన్నీ వదిలి సాగించే పయనం నేస్తం, సరదాగా ఉన్నామంటే గేలు పెద్ద చూడాలి లోకం భాయి, విషాలే వేసే ఓయి, వేస్తే చీకట్లో బాణం ఫలముందోయి, వానబిల్లు వంటి జగమిదిరా అది మరువకురారే నిజమిదిరా, ఆకాశాన్ని మీటే బలముందిరా, గొప్ప మనసుందిరా నీ ముందే.